గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు కారమెడుతుంటే కట్టౌట్ అదిరిపోయిందంటూ మెచ్చుకోవే నే నిప్పు మీద ఉప్పులాక చిటపటమంటుంటే ఉప్పు రేగిపోయిందంటూ మెచ్చుకోవే ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్ల.